ఆటల సరదాలో పుస్తకం మూడవ భాగం టెట్రాహెడ్రాన్ ఆక్టాహెడ్రాన్ నమూనాలు. టెట్రాహెడ్రాను ఆక్టాహెడ్రాను కలిపి కొన్ని అద్భుతమైన రూపాలను నిర్మించవచ్చు. ఒక ఆక్టాహెడ్రాన్ను నాలుగు టెట్రాహెడ్రాన్లను కలిపితే ఒక పెద్ద టెట్రాహెడ్రాన్ రూపొందుతుంది. ఒక టెట్రాహెడ్రాన్ ఘనపరిమాణం ఒక చతురస్ర యూనిట్ అనుకుంటే పెద్ద టెట్రాహెడ్రాన్ ఘనపరిమాణం దానికి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆక్టాహెడ్రాన్ ఘనపరిమాణం చిన్న టెట్రాహెడ్రాన్ ఘనపరిమాణం కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఆకృతులను తయారు చేయాలనుకుంటే అగ్గిపుల్లలకు బదులుగా చీపురు పుల్లలను కానీ కత్తిరించిన సైకిల్ చువ్వలను కానీ ఉపయోగించవచ్చు. మాలిక్యులర్ రూపాలు. కొన్ని మాలిక్యులర్ రూపాలను మనం అగ్గిపుల్లలతోనూ వాల్వ్ ట్యూబ్తోనూ తయారు చేయవచ్చు. గోబర్ గ్యాస్లో అత్యధికంగా ఉండేది మిథేన్. మిథేన్ రసాయనిక సూత్రం CH4. 4 హైడ్రోజన్ అణువులు 1 కార్బన్ అణువు కలిసి మిథేన్ తయారవుతుంది. ఒక టెట్రాహైడ్రాన్లో 4 గాజు గోళీలు పెట్టడం ద్వారా మిథేన్ నిర్మాణ నమూనాని తయారు చేయవచ్చు. బజార్లో మనం పళ్ళమ్మేవాని తోపుడు బండిని చూస్తాం కదా, అతడు ఆపిల్ నారింజ పళ్ళను ఎలా పేర్చి పెడతాడు? మిఠాయి దుకాణంలో లడ్డూలు పేర్చిన ఆకారం ఎలా ఉంటుంది? ప్రకృతి కూడా ఇలాంటి ఉపాయాలనే స్వీకరిస్తుంది. వస్తువులను అతి తక్కువ స్థలంలో దృఢంగా కలిపి ఉంచడం ద్వారా అనేక రూపాలను సృష్టిస్తుంది. అగ్గిపుల్లల కొలతలు. అగ్గిపుల్లలను నిత్యం వాడుతూ ఉంటాం. ఇవి అన్ని చోట్ల సులభంగా లభిస్తాయి. ఫ్యాక్టరీలలో ప్రతిరోజు లక్షల కొద్దీ అగ్గిపుల్లలు తయారవుతూ ఉండటం వలన వాటి కొలతలు ఒకే విధంగా ఉంటాయి. పొడవు. ఒక అగ్గిపెట్టె సుమారు 2 అంగుళాల పొడవు ఉంటుంది. అగ్గిపుల్ల 2 అంగుళాలు లేక 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అర్ధ అగ్గిపుల్ల 1 అంగుళం లేక 2.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 6 అగ్గిపుల్లలను వరుసగా పొడవుగా ఉంచితే వాటి పొడవు సుమారు 1 అడుగు లేక 30 సెంటీమీటర్లు ఉంటుంది. అగ్గిపుల్లల మాదిరే కొన్ని ఇతర వస్తువులను కూడా పొడవు కొలవడానికి ఉపయోగించవచ్చు. అగ్గిపుల్ల 2 మిల్లీమీటర్ల లావుగాను అంతే వెడల్పుగాను ఉంటుంది. పోస్ట్ కార్డు 14 సెంటీమీటర్ల పొడవు 9 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. సాధారణ ఇటుకలు 9 అంగుళాల పొడవు ఉంటాయి. సైకిల్ చువ్వ సుమారు 1 అడుగు పొడవు ఉంటుంది. మీ దగ్గర స్కేలు లేకపోతే పైవాటితో ఉజ్జాయింపుగా పొడవు కొలవచ్చు. మీ జాన ఎంత పొడవో తెలుసుకోండి. వైశాల్యం. అగ్గిపెట్టెలో పైపెట్టె లేబులు, మందు, లోపలి పెట్టె అనే 3 భాగాలు ఉంటాయి. లేబిల్ భాగం పొడవు మందు భాగం కన్నా పొడవుగా కనబడ్డా 2 పొడవు సమానమే. మందు భాగం లోపలి పెట్టె భాగం కన్నా పెద్దదిగా కనబడుతుంది. అయితే 2 భాగాల వెడల్పు ఒకటే. ఏ భాగం వైశాల్యమైనా పొడవు వెడల్పు పైన ఆధారపడి ఉంటుంది. లోపలి పెట్టె ముందు వైపు వైశాల్యం కనుక్కోండి. వైశాల్యం కనుగొనటానికి ఒక తమాషా ఉపాయం ఉంది. మండిపోయిన అగ్గిపుల్లలను ఇటుకల్లాగా పేర్చి పై పెట్టెని నింపండి. ప్రతి అగ్గిపుల్ల ఒక చిన్న చతురస్రం అవుతుంది. దీని కొలత 2×2 మిల్లీమీటర్లు. గోడలో ఇమిడిన అగ్గిపుల్లలను లెక్కబెట్టండి. మొత్తం అగ్గిపుల్లలను 1 అగ్గిపుల్ల వైశాల్యంతో గుణిస్తే లోపలి పెట్టె ముందువైపు వైశాల్యం వస్తుంది. పై పెట్టెలో పేర్చిన చతుర్భుజ అగ్గిపుల్లలు గ్రాఫ్ కాగితం మాదిరి కనబడతాయి. 14×9 సెంటీమీటర్ల గల ఒక పోస్ట్ కార్డు నుంచి 1×1 సెంటీమీటర్ల గల చతురస్రాలను కత్తిరించండి. వీటిని ఏదో ఒక ఆకృతిలో పేర్చి ఆ ఆకృతి వైశాల్యాన్ని కనుక్కోండి.